వాతావరణం పుస్తకం 15వ భాగం. ఇక కుజగ్రహ విషయానికి వస్తే అది భూమి కన్నా సూర్యుడికి మరింత దూరంగా ఉంటుంది, కాబట్టి అక్కడ అంటార్కిటికా కన్నా చల్లగా ఉంటుంది. అక్కడి గురుత్వ ప్రభావం వల్ల వాతావరణం ఉన్న అక్కడి గాలి చాలా పలచగా ఉంటుంది. ఆ గాలి సాంద్రత పృథ్వీ వాతావరణపు గాలి సాంద్రతలో 100వ వంతు మాత్రమే ఉంటుంది. మరో గ్రహానికి వాతావరణం ఉన్నంత మాత్రాన అక్కడ కూడా మన వాతావరణంలో ఉండే వాయువులే ఉన్నాయనుకోవడానికి లేదు. అసలు నిజానికి ఏ వాతావరణంలోనైనా ఇంత పుష్కలంగా ఆక్సిజన్ ఉండటం చాలా ఆశ్చర్యకరం. ఆక్సిజన్ చాలా సక్రియమైన వాయువు. అది తేలికగా ఇతర పదార్థాలతో చర్య జరుగుతుంది. ఏ కారణం వల్లనైనా ఒక వాతావరణంలో ఆక్సిజన్ లభ్యమైనా కాలక్రమేణా ఇతర పదార్థాలతో చర్యలు జరుపుతూ ఆ వాతావరణం నుండి క్రమంగా మాయమవుతుంది. మన వాతావరణంలో ఆక్సిజన్ ఉండటానికి కారణం పచ్చని మొక్కలే. ఇవి సౌరశక్తిని, కార్బన్ డైఆక్సైడ్ని, నీటిని కలిపి తమ దేహాలని నిర్మించుకుంటాయి. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ వెలువడుతుంది. జంతువులు ఈ గాలిని పీల్చుకుంటాయి. గాలిలోని ఆక్సిజన్ని మొక్కలను చక్కెరతో కలిపి కార్బన్ డైఆక్సైడ్ని, నీటిని ఉత్పన్నం చేస్తాయి. ఈ రెండు ప్రక్రియల మధ్య సమతౌల్యం ఉంటుంది. జంతువులు ఎంత వేగంగా ఆక్సిజన్ని వాడేస్తాయో మొక్కలు అంత వేగంగా ఆక్సిజన్ని ఉత్పన్నం చేస్తాయి. అందువల్ల మొక్కలు ఆక్సిజన్ని ఉత్పత్తి చేసిన కోటానుకోట్ల సంవత్సరాలు పృథ్వీ వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి స్థిరంగా ఉంది. మొక్కల్లో కార్బన్ డైఆక్సైడ్ నుండి ఆక్సిజన్ ఉత్పన్నమయ్యే విధానాలు జనించకముందు పృథ్వీ వాతావరణంలో బహుశా ఆక్సిజన్ లేదేమో, కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే ఉండేదేమో. భూమి మీద పచ్చని చెట్లే పుట్టకపోయి ఉంటే పృథ్వీ వాతావరణం నేడు కార్బన్ డైఆక్సైడ్తోనూ నైట్రోజన్తోనూ నిండిపోయి ఉండేది. నిజానికి 1970లలో పంపిన రాకెట్ల వార్తలను బట్టి కుజగ్రహం మీద పల్చని వాతావరణం అంతా కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ల మయం అని తెలిసింది. దీనిని బట్టి మార్స్ మీద ఏవో కొన్ని సూక్ష్మజీవాలు తప్పించి భూమిని పోలిన విలక్షణమైన జీవ సంపద ఉండే అవకాశం లేదని నమ్మకంగా తెలుస్తోంది. శుక్రగ్రహం ఇంచుమించు భూమి అంత పెద్దది. దాని గురుత్వశక్తి కూడా భూమితో పోల్చదగ్గదే. దానిమీద కూడా కార్బన్ డైఆక్సైడ్తోనూ నైట్రోజన్తోనూ కూడుకున్న సాంద్రమైన వాతావరణం ఉంది. సూర్యుడికి భూమి కన్నా శుక్రుడు మరింత దగ్గర, కాబట్టి ఇంకా వేడిగా ఉంటుంది. భూమి మీద అయితే లోహాలతో పెద్ద మొత్తాల్లో కార్బన్ డైఆక్సైడ్ కలిసి కార్బనేట్లు ఉత్పన్నమవుతాయి. వేనస్ మీద ఉండే అధిక తాపం వల్ల కార్బనేట్లు కరిగిపోయి లోనున్న కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతుంది.